స్వీయ మార్పు 8వది. శిశరైన శాశ్వతమైన పరివర్తన కోసం వ్యక్తి స్వీయ సత్వర్తన నియమావళి స్వీయ శిక్షణ యొక్క క్రమబద్ధమైన పద్ధతిని అభ్యసించాలి. ఒకవేళ తత్వజ్ఞానం యొక్క సారాన్ని తన జీవితంలో వాడకపోతే కేవలం నామవాచకమైన తత్వజ్ఞానం, మేధా సంబంధమైన జ్ఞానం ఆవశ్యకమైనప్పుడు పనిచేయవు. తాత్వికమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ దానితో దైనిక జీవితాన్ని కొనసాగించడమే అభ్యాసవంతుడు. అభ్యాసం చేయటకు క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ కఠినంగా విధించరాదు, కానీ విద్యార్థులు తనకు తానుగా సమర్పించుకొని క్రమశిక్షణను స్వీయ పెరుగుదలకు ముఖ్యమైనదిగా అంగీకరించాలి. దేనికైనా కఠినంగా విధించడం ఏ విధముగా ఉపయుక్తం అవ్వదు. స్వీయ పరివర్తన మార్గంలో సంసార జీవితం సాగిస్తున్న వారికి సంసారాన్ని పరిచించి మఠాలకు వెళ్ళిపోదలిచే వారికి ఇద్దరికీ స్వీయ శిక్షణ ఎంతో అవసరమైనది. వారి ఇళ్లను బాధ్యతలను పరిచయించే వారు కూడా పూర్వాశ్రమాల్లో నాటిన గాఢ సంస్కారాలను వారితో ఇంకా మోసుకుంటూ వెళ్తుంటారు. ఈ సంస్కారం నుండి విముక్తి పొందడానికి చాలా కాలం పడుతుంది. స్వామి లేక సర్వసంగ పరిత్యాగి అవ్వడం అంత ముఖ్యం కాదు. కావాల్సింది ఏమిటంటే స్వీయ శిక్షిత జీవితాన్ని అవలంబించడం. ఆంతరిక భార్య జీవితం మధ్య ఒక వారధి ఉండటం అవసరం. క్రమశిక్షణ ఆ వారధికి పునాది. ప్రజలు ఉట్టి ప్రయోగ విధానాలతో ప్రలోభపడకూడదు, కానీ వారి యందు క్రమశిక్షణను అలవర్చుకోవడం నేర్చుకోవాలి. ప్రజలు ఇతరుల మీద ఆధారపడే అలవాటును అలవర్చుకున్నారు. ఇతరులు వాళ్ళకి సహాయం చేయాలని, ఏమి చేయాలో ఏమి కూడదో చెప్పాలని వారు ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఇది చెడ్డ అలవాటు. నువ్వు ఒక మానవుడి, నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు ఇతరుల మీద పూర్తిగా ఆధారపడితే నీకు పశువుకి తేడా ఏమిటి? అంటే నువ్వు నీ శిక్షకులపైన నీ జీవితాన్ని ఆధారపడేటట్టు చేస్తున్నావు. నువ్వు ఇతరులపై ఆధారపడడం మొదలు పెడితే నీ స్వీయ ప్రేరణ, స్వీయ నిర్దేశకత్వం యొక్క శక్తి ఎప్పుడూ విడవలేవు. ఋషుల అనుభవాలతో వడకట్టిన శృతులు స్వీయ సహాయం ఒకటే ఎప్పటికైనా సహాయపడుతుందని ఘోషిస్తాయి. స్వీయ శిక్షణ యొక్క ఒక దృఢమైన అనుష్ఠానం ఇటువంటి స్వీయ సహాయం కొరకు మనకి అవసరం. అన్ని శిక్షణలు చికిత్సల పద్ధతుల్లో తమ ఆలోచనలు, వాక్కు, చర్యల జాగరూకత తరించే స్వీయ శిక్షణ పద్ధతి అత్యుత్తమమైనది. నువ్వు నీ బాహ్యంగా ఉండే మనస్సును శాంతపరిచినప్పుడు అకస్మాత్తుగా నీ అంతరంగ మనస్సు నుండి ఆలోచన బుడగలు వెలికి వస్తాయని, నీ అంతరంగం పట్ల శ్రద్ధ చూపినప్పుడు నువ్వు గమనిస్తావు. మనస్సు దాని వృత్తులను అదుపులో పట్టడం నేర్చుకుంటున్నప్పుడు ఆత్మనిరీక్షణ, ఆత్మవిశ్లేషణ, ధ్యానం యొక్క క్రమపద్ధతిని అవలంబించడం అవసరం. మనసును అదుపులో పెట్టుకోవడం అనేది నేర్చుకోవడం అంతరంగ బాహ్య మనస్సుల మధ్య బాంధవ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో కాలం తీసుకుంటుంది. నీ ఆలోచన నువ్వు జయించుకున్నావని, నీ మనస్సు నీ అదుపులో ఉందని నువ్వు ఎన్నోసార్లు అనుకోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత అంతరంగ మనసు నుండి ఏదో తెలియని బుడగ వెలికి వచ్చి నీ బాహ్య మనసును కలతపెట్టడం నీ వైఖరును నీ నడవడిని మార్చివేస్తుంది. స్వీయ పరివర్తన యొక్క ప్రక్రియకి క్రమబద్ధత, జాగరూకత లేకపోతే ఒకరి అలవాటును సర్దుకోవటం కానీ లేక ఒకరి వ్యక్తిత్వాన్ని మరచడం కానీ సాధ్యం కాదు. క్రమబద్ధత నిలుపుకునేందుకు ఓర్పు సహాయపడుతుంది. జాగరూకతతో ఉండడానికి ఆత్మవిశ్లేషణ, ఆత్మపరిశీలన సహాయపడతాయి. అప్పుడప్పుడు నువ్వు ఆశాభంగం, నిరుత్సాహం పొందినట్టు కనిపించవచ్చును. కానీ నువ్వు పట్టుదలతో స్వీయ శిక్షణని, స్వీయ మార్పుని తలపెట్టితే నువ్వు తప్పక ఏదో విధంగా సహాయాన్ని పొందుతావు. విజయం గురించి చింతించకు. విఫలత విజయంలో ఒక భాగమే. కానీ ప్రయత్నం చేయకపోవడం మంచిది కాదు. నేను పడవలసి వచ్చిన తాపులు, దెబ్బలు, నిరంతర ఘర్షణలు నాకు ఒక్కడికే తెలుసును. నేను నీకు ప్రేమపూరితమైన సలహాను ఇస్తున్నాను. దాన్ని నువ్వు పూర్తి పట్టుదలతో అనుసరిస్తావని ఆశిస్తున్నాను.